సత్యమైన దేవుడు ఒక్కడే, నిత్యమైన జనకుడు ఒక్కడే, లోకానికి రక్షకుడు ఒక్కడే, ఆరాధ్యుడైన యేసు ఒక్కడే. పూజింపరారండి, కీర్తింపరారండి, ఓ దైవ జనమా స్తుతింపరండి. దయగల దేవుడు కరుణామయుడు. దయగల దేవుడు కరుణామయుడు మహిమాన్వితుడు జీవపూర్ణుడు ఆత్రీత్వ దేవుని పూజలు చేయ ఆత్రీత్వ దేవుని పూజలు చేయ జీవపూర్ణుడు.